224 సర్వవేదాంత తాత్పర్య భూమి మంతః అనసానం తాస్సం భా సర్వవేదాంత తాత్పర్య భూమి వేదానా తత్వమస్యది మహావాక్యాని తేషాం తాత్పర్యం సమన్వయ సామానాధికరణ్య మిత్యర్థః తస్య భూమేః విషయః జ్ఞాప్యమితి యావత్ ఉపక్రమోపసంహారావభ్యాసకో పూర్వతా ఫలం అర్థవాదోపపల్తి చ లింగం తాత్పర్య నిర్ణయే ఇతి వచనోక్త తాత్పర్య నిర్ణయక ప్రమాణబలేన అతీంద్రియ ధర్మాదిగోచరవాక్య సత్ సర్వేషాం వేదాంతానా ముపాసనా జ్ఞానవిధిం వినా కర్మశేషతయ అజ్ఞాతజ్ఞాపకత్వేన సంసనా దేవశాస్త్రశబ్దవాచ్యాన మద్వైతే బ్రహ్మణి గతిసామాన్యేన కర్మోపాసనా సాండద్వయార్థోపకార్యల్వేన జ్ఞాపకత్వేన పర్యవసానామితి తాత్పర్య విషయత అఖండ చైతన్యస్యేతి సిద్ధాంతార్థ ఇత్యభిసంధ్యః మోక్షహేతు సామానాధికరణ్యం చ విశేషణ విశేష్యత లక్ష్యలక్షణభావశ్చ పదార్థ ప్రత్యేగాత్మనాం ఇతి న్యాయన సంబంధత్రయేణ అఖండార్థం నేదాంతాః బోధయంతీతి తత్తు సమన్వయాత్ ఇత్యధికరణే ప్రతిష్ఠాపిత 334 లలితా త్రిశతి భాష్యం 335 మిథ్యల మతివీస్తరేణ ఓం సర్వవేదాంత తాత్పర్య భూమయే నమః ఆం వి వేదముల చివరి భాగములైన ఉపనిషత్తులు అపనిషత్తులు తాత్పర్య నిర్ణయము నందు ప్రమాణములు అనువచనము నందు చెప్పబడిన తాత్పర్య నిర్ణయక ప్రమాణ బలము చేత అతీంద్రియ ధర్మాది గోచరవాక్యము వలె సర్వ వేదాంతములు కర్మశేషము లేని ఉపాసన విధిని విధించుచు అజ్ఞా తజ్ఞపకములగుచున్నవి అందువలననే శాస్త్రశబ్దముచే చెప్పబడు విద్యలన్నిటికీ అద్వయ బ్రహ్మయందు సామాన్యముగా సమన్వయము ఉండుటచేత కర్మోపాసనారూపకాండద్వయార్థములకు అపకార్యముగా మోక్షహేతుజ్ఞానజనకముగా పర్యసిసన్న మగు తాత్పర్య విషయత్వము అఖండ చైతన్యమునకు గలదని సిద్ధాంతార్థమని దృఢ నిశ్చయము సామానాధికరణ్యము విశేషణ విశేష్య విధానము లక్ష్యలక్షణభావము ఈ మూడును పదార్థమునకు ప్రత్య లోని తత్వమసి ఇత్యాది మహావాక్యములు వేదాంతములనబడును ఆ మహావాక్యముల యొక్క తాత్పర్యము సమన్వయము అనగా తత్వమసి మొదలైన మహావాక్యముల సామానాధికరణ్యమని యర్థము తత్వమస్యాది మహావాక్యములకు భూమి విషయము జ్ఞాప్యమునైనది సర్వ వేదాంత తాత్పర్య భూమి అని నిశ్చయార్థము ఉపక్రమ ఉపసంహార అభ్యాస అపూర్వత అర్థవాద శంకర గ్రంథరత్నావళి గాత్మకు గలనను న్యాయనుసారము సంబంధత్రయముతో వేదాంతములు అఖండార్థమును బోధించునని తత్తు సమన్వయాత్ అను బ్రహ్మసూత్రము నందలి సమన్వయాధికరణము నందు ప్రతిష్టాపింపబడినది ఆ కారణము చేత విస్తరించి చెప్పుట యనావశ్యకగుని విరమించుచున్నాము విసే ఆమ్నాయానాం క్రియార్థత్వాదానర్థంకయ మతదరానాం అని జైమిని సూత్రము వేదములు కర్మబోధకములు కావున కర్మార్థబోధకములు కానట్టి ఉపనిషద్వాక్యములు వ్యర్థములైనవిని పూర్వమీమాంసా సిద్ధాంతము కాని వేదములు కర్మబోధకములుగాన తత్కర్మార్థబోధకములుగానట్టి ఉపనిషత్తులు అజ్ఞాత జ్ఞాపక రూపముతో బ్రహ్మబోధకములని ఈ సూత్రమున కర్ణము చెప్పకపోయినా ఉపనిషత్తులకు అనర్థక్యము సంభవించును కావున వేదములు అజ్ఞాత జ్ఞాపకములుగా బ్రహ్మబోధకములని అంగీకరించి తీరవలయును అతీంద్రియ గోచరమగు స్వర్గాదులను చెప్పునట్టి కర్మకాండ ప్రతిపాదక శృతివాక్యములు ప్రమాణమైన రీతిగా అతీంద్రియ బ్రహ్మతత్వార్థబోధకములైన ఉపనిషద్వాక్యములుగూడా ప్రమాణభూతములే సార్థకములే యని రూఢమైన అభిప్రాయము